కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు బొడ్డాలం చుట్టుకొని నువ్వు గల్లు గల్లు నువ్వు గల్లు గల్లు నువ్వు గల్లు గల్లు నా రావమ్మో గోలుకొండ నా బాలమ్మా గల్లు గల్లు నా రావమ్మో గోలుకొండ నా బాలమ్మా కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు బొడ్డాలం చుట్టుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు బొడ్డాలం చుట్టుకొని నువ్వు గల్లు గల్లు నువ్వు గల్లు గల్లు నువ్వు గల్లు గల్లు నా రావమ్మో గోలుకొండ నా బాలమ్మా గల్లు గల్లు నా రావమ్మో గోలుకొండ నా బాలమ్మా అబ్బబ్బని రూపు చూడ సక్కన రామ సక్కనైన నవ్వు సక్కన రామ సక్కనైన నవ్వు సక్కన రామ సక్కనైన నవ్వు సక్కన అరే నీ నవ్వు చూస్తుంటే నా బహలమ్మ నా ప్రాణమంతా నీలైతదమ్మా ప్రాణమంతా నీలైతదమ్మా నా ప్రాణమంతా నీలైతదమ్మా నీ నవ్వు చూస్తే నీ నవ్వు చూస్తే నీ నవ్వు చూస్తే నా గుండెంతా జుబ్బుమన్నదే బాలమ్మ నవ్వు చూస్తే నా గుండెంతా జుబ్బుమన్నదే బాలమ్మ అరే కళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు వడ్డాలం చుట్టుకొని కళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు వడ్డాలం చుట్టుకొని నువ్వు గల్లు గల్లు నువ్వు గల్లు గల్లు నువ్వు గల్లు గల్లు నా రావమ్మో గోలుకొండ నా బాలమ్మ గల్లు గల్లు నా రావమ్మో గోలుకొండ నా బాలమ్మ అరే నీ కళ్ళలో గిలలో నా నేను నిండు నూరెల్లు దాగుంటానమ్మా నిండు నూరెల్లు దాగుంటానమ్మా నా కళ్ళలో నా నీరుపు నేను కలకలము దాసుకుంటానమ్మా కలకలము దాసుకుంటానమ్మా కలకలము దాసుకుంటానమ్మా నీ కళ్ళు చూస్తే నీ కళ్ళు చూస్తే నీ కళ్ళు చూస్తే ఆకలవుతుందే గోలుకొండ నా బాలమ్మ కళ్ళు చూస్తే ఆకలవుతుందే గోలుకొండ నా బాలమ్మ అరే కళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు వడ్డాలం చుట్టుకొని కళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు వడ్డాలం నువ్వు గల్లు గల్లు నువ్వు గల్లు గల్లు నువ్వు గల్లు గల్లు నా రావమ్మో గోలుకొండ నా బాలమ్మ గల్లు గల్లు నా రావమ్మో గోలుకొండ నా బాలమ్మ ఓ బాలమణి సాయిలీల కాడ నిన్ను చూసిన సక్కని నమర్స నీకు ఇచ్చిన సాయిలీల కాడ నిన్ను చూసిన సక్కని నమర్స నీకు ఇచ్చిన అరే సందవేలకు కలుసుకుంటానని సంబురంగని సెంతకచ్చిన సందవేలకు కలుసుకుంటానని సంబురంగని సెంతకచ్చిన నీ సిగ్గులన్నీ నీ సిగ్గులన్నీ నీ సిగ్గులన్నీ దోసుకుంటానే గోలుకొండ నా బాలమ్మ సిగ్గులన్నీ దోసుకుంటానే గోలుకొండ నా బాలమ్మ అరే కళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు వడ్డాలం చుట్టుకొని కళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు వడ్డాలం చుట్టుకొని నువ్వు గల్లు గల్లు నువ్వు గల్లు గల్లు నువ్వు గల్లు గల్లు నా రావమ్మో గోలుకొండ నా బాలమ్మ గల్లు గల్లు నా రావమ్మో గోలుకొండ నా బాలమ్మ ఎర్ర సీర కట్టుకొని నువ్వు ఎంత ముద్దుగా ఉన్నవే పిల్ల అరే ఎత్తు చెప్పులేసుకొని నువ్వు హంసలాగా నడిచిపోతా ఉంటే నా గుండెలోన నా గుండెలోన నా గుండెలోన లవ్ పుట్టిందే గోలుకొండ నా బాలమ్మ గుండెలోన లవ్ పుట్టిందే గోలుకొండ నా బాలమ్మ అరే కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు బొడ్డాలం చుట్టుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు బొడ్డాలం చుట్టుకొని నువ్వు గల్లు గల్లు నువ్వు గల్లు గల్లు నువ్వు గల్లు గల్లు నా రావమ్మో గోలుకొండ నా బాలమ్మ గల్లు గల్లు నా రావమ్మో గోలుకొండ నా బాలమ్మ కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు బొడ్డాలం చుట్టుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు బొడ్డాలం చుట్టుకొని నువ్వు చెయ్యి పట్టుకొని రావమ్మో గోలుకొండ నా బాలమ్మ చెయ్యి పట్టుకొని రావమ్మో గోలుకొండ నా బాలమ్మ నా చెయ్యి పట్టుకొని రావమ్మో గోలుకొండ నా బాలమ్మ